మహారాజా, నీకే పుణ్య ప్రభావమున పూర్వజన్మ స్మృతి గలిగినదో, ఏ పుణ్య విశేషమున త్రికాల జ్ఞానము కలిగెనో అట్టి జ్ఞానము తెలుసుకొనుటకు నీ వద్దకు వచ్చితిమి. దానిని మాకున్నదున్నట్లు కపటము లేకుండా తెలియపరచుము అని పలుకగా పరమధార్మికుడైన రాజర్షి ఇట్లు చెప్పసాగెను. మునులారా, నా జ్ఞాన కారణము వినుడు. నేను పూర్వము నీచజన్మమైన చక్రవాక పక్షిగా నుంటిని. ఒకనాడు నేను తెలియకయే అన్నపూర్ణాదేవికి ప్రదక్షిణము చేసితిని. ఆ పుణ్యఫలము వలన నేను స్వర్గమునందు రెండు కల్పములు సుఖముగా నున్నాను. ఇప్పుడు భూలోకములో త్రికాల జ్ఞానముతో నున్నాను. భవానీ త్రిభువనేశ్వరీయగు తల్లి పాదపద్మములు స్మరించిన దాని ఫలితమెవ్వడూ గ్రహించగలడు? ఆ తల్లి మహిమలు దయ తలచి తలచి నా కన్నులు ఆనంద బాష్పములతో నిండుచున్నవి. తల్లి అయిన శ్రీమాతను ఉపాసించి భజించని కృతజ్ఞులగు పాపాత్ముల జన్మలు వ్యర్థములు. వేదములందు శివ విష్ణుల ఉపాసన నిత్యమని విధింపబడలేదు. పరదేవత సంధ్యాదేవి నిత్యము ఉపాసింపదగినదని వేదములందు గలదు. దీని అందెట్టి సంశయమును లేదు. దీనిని నేనెక్కువగానేమీ చెప్పగలను? శ్రీ భగవతి పాద పద్మములు నిరంతరము సేవించదగినవి. ముజ్జములందెచ్చటను దీనిని మించినదేదియును లేదు. కనుక శ్రీ పరదేవతను నిత్యము సేవించవలయును. రాజర్షి ధార్మికుడు అగు రాజు ఒక్క ఈ మాటలు విని మునులు ప్రసన్నులై తమ స్థానములకు వెళ్ళిరి. ఆ భగవతి ఇంత ప్రభావము గలది. ఆమెను పూజించిన కలుగు ఫలమెంతయుండునో, ఇంత ఫలము కలుగునని ఖచ్చితముగా చెప్పగలవాడెవ్వడుగలడు? ఎవని జన్మము పుణ్య పరిపాకమున ధన్యమో సఫలమో వానికే దేవి యందు శ్రద్ధ భక్తి కలుగును. అభాగ్యునకు దేనియందును శ్రద్ధ కలుగనే కలుగదు. మాధ్యాహ్నిక సంధ్యావందనము. మాధ్యాహ్నిక సంధ్యావందనమాచరించుట వలన ఉత్తమ ఫలితము కలుగును. మధ్యాహ్న సమయమున సావిత్రీదేవి తెల్లని వర్ణము కలిగియుండును. త్రిలోచన వరదాయిని అక్షమాల ధరించినది త్రిశూలధారిణి అభయహస్త వృషభారూఢ యజుర్వేదము ఉచ్చరించుచున్నది. రుద్రోపాస్య తమోగుణయగు భువర్లోక నివాసిని సూర్యుని మార్గమున సంచరించునది అగు మాయాదేవిని నమస్కరించుచున్నానని, ఆ దేవిని ధ్యానించి మునుపటి వలెనే ఆచమనము చేసి సంకల్పించవలెను. అర్ఘ్యమునకు పువ్వులు ఏర్చి కూర్చవలయును. పూలు దొరకనిచో మారేడు దళములు జలములు తీసికొని సూర్యునికి ఎదురుగా నుండి పైవైపునకు అర్ఘ్యమీయవలయును. కొందరికి మధ్యాహ్నమున అర్ఘ్యమొసగు సంప్రదాయము లేదు. చేసినచో కార్యహాని కలుగునందురు. ఏలయన రెండు సంధ్యలందును మందేహులను రాక్షసులు సూర్యుని భక్షింతురని వేదములందు గలదు. ఆ కారణమున రెండు రెండు సంధ్యలందు మాత్రమే అర్ఘ్యమీయవలయును. తరువాత ప్రణవముతో గాయత్రిని జపించవలయును. కనుక మరల అర్ఘ్యమిచ్చినచో శృతిఘాతుకమగును. ఆ కృష్ణేన హగుంససుచి మంత్రము చదివి పూవులు జలము కలిపి అర్ఘ్యమీయవలయును. పూలు లేనిచో బిల్వము గరికలతో అర్ఘ్యమీయవలయును. ఇట్లు చేసిన సంధ్యాఫలము సాంగముగా లభించును. దేవమునీసా, ఇప్పుడు తర్పణ విధానము తెలిపెదను వినుము. ఓం భువః పురుషం తర్పయామి నమః. ఓం యజుర్వేదం తర్పయామి. ఓం మండలం తర్పయామి. ఓం హిరణ్యగర్భం తర్పయామి. ఓం అంతరాత్మానం తర్పయామి. ఓం సావిత్రీం తర్పయామి. ఓం వేదమాతరం తర్పయామి. ఓం సాంకృతిం తర్పయామి, ఓం సంధ్యాం తర్పయామి, ఓం యువపతిం తర్పయామి, ఓం రుద్రాణీం తర్పయామి, ఓం నిమృజాం తర్పయామి, ఓం సర్వార్థ సిద్ధికరీం తర్పయామి, ఓం సర్వ మంత్రార్థ సిద్ధిదాం తర్పయామి, ఓం భూర్భువస్వః పురుషం తర్పయామి. ఇది మధ్యాహ్న తర్పణ విధి. ఓం ఉదుత్యమను సూక్తము, చిత్రం దేవానాం సూక్తమును చదివి సూర్యోపస్థానము చేయవలయును. పిమ్మట మంత్ర సాధన తత్పరుడై గాయత్రీ జపమును చేయవలయును. నారద ఇక జప విధానము చెప్పెదను వినుము. ఉదయమున చేతులు పైకెత్తియు, సాయంకాలమున క్రింది వైపుంచియు, మధ్యాహ్నమున చేతులు హృదయము కాంచియు జపము చేయవలయును. ఉంగరము వ్రేలి నడిమి మొదటి పూర్వములు, చిటికిన వ్రేలి మూడు పర్వములను, పిదప చూపుడు వ్రేలి మూల పర్వము వరకు ఒక్కొక్క మాలయందురు. గోహత్య, పితృహత్య, మాతృహత్య, భ్రూణహత్య, గురు తల్పగమనము, విప్రధన హరణము, సురాపానము, ఈ పాపములన్నీయూ సహస్ర గాయత్రిని జపించుట వలన తొలగును. మనస్సు, వాకు, కర్మ విషయేంద్రియముల వలన కలిగిన పాపమంతయు మూడు జన్మల నుండి వెంటాడు పాప సంచయమంతయు గాయత్రీ జపముచే నశించును. గాయత్రి నెరుగని వాని శ్రమయంతయు వ్యర్థము. నాలుగు వేదములు చదువవలయును, గాయత్రిని జపించవలయును. అను రెంటిలో వేదాధ్యయనము కంటే గాయత్రీ జపమే ఉత్తమము. ఇట్లు మధ్యాహ్నిక సంధ్యా సంధ్యా విధానము తెలుపబడినది. ఇక మీదట బ్రహ్మయజ్ఞ విధానము తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. బ్రహ్మయజ్ఞ విధానము. ద్విజులు మొదట మూడు మార్లు ఆచమనము చేసి రెండు మార్లు మార్జనము చేసుకొనవలయును. కుడిచేయి కడుగుకొని పాదములపై నీళ్లు చల్లుకొనవలయును. పిమ్మట శిరస్సు, కన్నులు, ముక్కులు, చెవులు, హృదయము, తల వీటిని నీటితో ప్రోక్షించవలయును. దేశకాలములు చెప్పి బ్రహ్మయజ్ఞమాచరింపవలయును. కుడిచేత రెండు, ఎడమచేత మూడు, ఆసనమునొకటి, జందెమున శిఖయందు పాదముల మందు ఒక్కొక్కటి చెప్పున దర్భలుంచవలయును. ఇట్లు సర్వపాప నివృత్తికి ముక్తికి ఆచరింపవలయును. సూత్రమందు చెప్పబడిన దేవతా ప్రీతికి బ్రహ్మయజ్ఞము చేయుచున్నానని సంకల్పము చెప్పవలెను. మొదట మూడు మార్లు గాయత్రిని జపించి తరువాత అగ్నిమీళే మంత్రము ఉచ్చరింపవలయును. తరువాత యదంగ, అగ్నిర్వే మంత్రములు, మహావ్రతం, పంధ ఏతచ్చ చెప్పవలెను. అటు తరువాత అధాతః సంహితాయ విదామఘవత్ మహావ్రతస్య ఇషేత్వా అగ్న ఆయాహి శమ్నోదేవి అను మంత్రములను అధైతస్య సమామ్నాయః వృద్ధిరాదైచ్ అధశిక్షాం ప్రవక్ష్యామి పంచ సంవత్సరమయం మయ రసత భజనలగా గౌణ అని ఉచ్చరింపవలయును. పిమ్మట అధాతో ధర్మ జిజ్ఞాస, అధాతో బ్రహ్మ జిజ్ఞాస, తచ్చంయో నమో బ్రహ్మణే మంత్రములు ఉచ్చరింపవలయును. తరువాత దేవతలకు తర్పణమును ప్రదక్షిణమును చేయవలయును. ప్రజాపతి, బ్రహ్మ, వేదములు, దేవతలు, ఋషులు అన్ని ఛందములు, ఓంకారము, వషట్కారము, వ్యాహృతులు, సావిత్రి, గాయత్రి, యజ్ఞములు, దివిభూవులు, అంతరిక్షము, అహోరాత్రములు, సాంఖ్యము, సిద్ధులు, సముద్రాలు, నదులు, కొండలు, ఔషధులు, వనస్పతులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, పక్షులు, గోవులు, విప్రులు, సాధ్యులు, అక్షరాక్షసులు భూతములు మున్నగు వానిని పేర్కొని తర్పణము చేయవలయ్యును.